జయగైదేహావ వేదయదాయ వసుమాతా యదాదుడాయ ఏదానా రాజకృతావేంద్ర అంగా మయ ద్రాదాయ సుతా

Bye. చిత్రాహం ఆయ మాయ అవశ్యావాయ వజ్రం చిత్రాహం హాయ అవా మాయ ఉభవా స్వాతరిథావేరో వాతా మా పిబంతియో గాయంద్రేణ పాయావారే దామర ఇశోభా అశ్వాయరాణో స్వారాజ్యం మాయన్మా బ్రహ్మచకాబద్ధానాషవ దృణ్ణాజా పృథివ్యాని సదాయ అచ్చానా మయన్మద బ్రహ్మజకాబద్ధానాం సావేఖా గృణ్ణాజా పృథివ్యాని సదాయ ఆనా స్వారాజ్యం ఇంద్రమదాయ వాగ్ధాయ సమదేవత బ్రభే అమిన్ మహత్వాయమద్భేవా మాయ తాయడు ప్రాణాయ ఇంద్రమరాయ సమదేవ రాంద్రభే ఉదమర్భేవాయో ప్రాణాయ ఇంద్రమదాయ వృధాయ సవదేవ రాంద్రభే ఇంద్రమదాయ పవార్థాయ సమదేవే విద్యుతా పిత్తం హాయ్ మహా దాయి హిరణ్యమయ పాదం వింద విజ్యోత నిత్యం ఆధాద వివ మహాదయ ప్రణయ అదాయ వాయి వాతమానుష్వధామే హిమావేతాయిషావాయోపాకాయోప్రేరేవాధార్వా ద్రమాయ అభ్యాసమృషణం ప్రధన్వాయ ఇంద్రాని సక్షణే వాయుడాహస్తారాయ అర్ణాయా నా ఏదాయ హాయ రసాయ హాయ పరియోష సాధన్వా జాతాయ హరివృద్రాణి దక్షణే విరాతారా ధ్యానయానాయ సాహసహయ పద్యపారే ప్రసన్వాజసాదరే పరివృద్రాణి దక్షణిర్వాడా తారా ధ్యానయానవాహజ పాపస్ మహాన్ సముద్రా వేదేవానా విహమా ముద్ర ఏతాదేవానా విశ్వామా స్వన్న సమాయ ప్రదమ్నా భద్రా ఆదావయ ప్రేతం విద్యా మహావాయ ఆవిర్మాజమాజ్మా Shut up.